65 లలనారూప సం ధా లలనారూప కరుప్యతే జ్ఞాప్యతే అనేనితి గూపం జ్ఞాపకం తద్వ్యాప్యే లింగం చిహ్నమితి నా లలనానం స్త్రీణాం రూపం వేషః ఆభరణాద్యలంకారో వా ఆకృతిర్వా యస్యాః సౌ తథా లలనాః స్త్రియః రూపాణి భూతేః యస్యాః సా తథా లింగాంకితమిదం పశ్య జగదేతద్భగాంకితం ఇతి పురాణవచనాత్ ఓం లలనారూపాయై నమః. ఆం వి నిగూపింపబడినది, జ్ఞాపకము చేయబడినది, జ్ఞాపకము చేత వ్యాప్యమైన గాన రూపమందురు లింగము లేక చిహ్నమనిగాని చెప్పనగును లలనల అనగా స్త్రీల రూపము వేషము లేక ఆభరణ్యాలంకారములుగాని ఆకృతివి శేషముగాని కలిగియుండునుగాన జగన్మాతకు లలనారూప యను నామము ప్రసిద్ధము. లలనావిభూతులు సంపదలు కలదగుటం జేసి పరమేశ్వరి లలనారూప ఎనబడును. ఐశ్వర్యముతో వ్యాప్తమైన ఈ ప్రపంచమంతయు స్త్రీత్వజ్ఞాపకమైన రూపముతో నిండియున్నది అను పురాణవచనము వలన పై విషయము స్పష్టమగును.